96 ఉంగరం వంటిదే అహం స్ఫురణ. ఈ సాధన చేసేది ఎవరంటే జీవులు. జీవుడంటే ఎవరంటే పరబ్రహ్మమే. పరబ్రహ్మమే నేను దోహకంలో పడ్డానని ఏడుస్తోందా? అవును, అది అలాగే జరుగుతోంది. ఒక బంగారపు ముద్ద ఉంగరంగా మారాక అయ్యో, మునుపు నేను బంగారంగా ఉండేదాన్ని, ఇప్పుడిలా ఉంగరాన్ని అయిపోయాను అని ఇచ్చిందట. పరమాత్మ పనిగూడా అలాగే ఉంది. ఆయన తన చిదానంద స్వరూపాన్ని మరచిపోయి అహంకార స్వరూపాన్ని కల్పించుకొని దుహఖంలో పడిపోయి 7 జ్ఞానభూమికలను సాధించి చివరికి మళ్లీ తన చిదానంద స్థితిని చేరుకుంటున్నాడు. రాముడు, గురుదేవ, బంగారపు ముద్దకి నేను ఉంగరాన్ని అనే భావన ఎలా వచ్చింది? ఎవడో ఉంగరం చేయబట్టి వచ్చింది. మరి పరమాత్మ అహం స్ఫురణగల, నేను నేనే స్ఫురణగల జీవిగా ఎట్లా అయ్యాడు? వశిష్ఠుడు, రామ, చాలా చిక్కు ప్రశ్న వేశాననుకుంటున్నావు. ఉంగరానికి కంసాలి అనే కర్త ఉన్నట్టుగానే జీవుడికి కూడా ఎవడో కర్త ఉండాలిగదా అని నువ్వు ఆలోచిస్తున్నావు. ఏ కర్త లేకపోతే ఈ మార్పు ఎలా సంభవిస్తుంది అని వాదించాలని నువ్వనుకుంటున్నావు. అదంతా బాగానే ఉంది, కాని నిజంగా ఉన్న వస్తువును చూపించి ఇది ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, ఎప్పుడు పోతుంది, ఎలా పోతుంది అని అడుగుతారా? అసలు లేనే లేని వస్తువును గురించి అలాంటి ప్రశ్నలు వేస్తారా? లేని వస్తువు గురించి అలాంటి ప్రశ్నలు వేయడం తగదని అందరూ అంగీకరిస్తారు. ఉంగరము, అహం, నేననే, స్ఫురణ అనేవి నిజంగా ఉన్న వస్తువులు కానే కావు. బంగారపు ఉంగరాన్ని పట్టుకెళ్లి దుకాణంలో ఇచ్చి దీనికి ఖరీదు కట్టమని అడిగామనుకో, వాడు దాన్ని బంగారమనుకొని ఖరీదు కడతాడా? కాదనుకొని ఖరీదు కడతాడా? బంగారమనుకొనే ఖరీదు కడతాడు. అక్కడ బంగారం ఉంటే వాడు దాన్ని బంగారం అనుకున్నాడా? లేకుండానే బంగారం అనుకున్నాడా? బంగారం ఉంటేనే బంగారం. ఆయ్సర్వ్ 151 అనుకున్నాడు. కనుక ఉంగరంలో నిజంగా ఉన్నది బంగారమే. ఉంగరమనే రూపం కల్పితం. ఇది విడిగా అస్తిత్వం లేని పదార్థం. కంసాలి ఇలా అస్తిత్వం లేని రూపానికే కర్త. ఆ రూపం ఉన్నా లేకపోయినా అక్కడ ఉన్నది బంగారమే, దానికెవడూ కర్త లేడు. నేను అనే స్ఫురణ కూడా ఉంగరం లాంటిదే. దీనిలో నిజంగా ఉన్నది చిదానంద రూపమైన పరమాత్మే. రాముడు, గురుదేవ, అమ్మకం వల్ల ఉంగరంలో ఉన్నది బంగారమేనని నిరూపిస్తానంటున్నారు. అలా అయితే ఉంగరమనే మాటకు అర్థమేమిటి? ముద్దగా ఉన్నప్పుడు దాన్ని ఉంగరం అనటం లేదు, మరొకప్పుడు అంటున్నాం అనే సమయంలో దేన్ని ఉంగరం అంటున్నాం? వశిష్ఠుడు, రామ, అనేక మాటలు అంటున్నాం. గొడ్రాలి కొడుకు అంటున్నాం. వీడి ఆకారం, వీడి గుణాలు ఎలా ఉంటాయో చెప్పు. చెప్పలేవు. ఎందుకు చెప్పలేవు? ఎందుకంటే వాడిది భ్రాంతి స్వరూపం, మిథ్యాస్వరూపం, మాయాస్వరూపం, అసత్స్వరూపం. ఈ పేర్లన్నిటికీ అర్థమేమిటి? సరిగ్గా విచారించకముందు గొడ్రాలి కొడుకు, గొడ్రాలి కొడుకు అనంగానే అవునేమో అనుకుని పై కథ చెప్పేసుకుంటున్నాం. కొంత దూరం పోయాక కొంచెం నిలబడి ఇదేమిట్రా, గొడ్రాలికి కొడుకంటాడేమిటి అని నిదానంగా విచారిస్తే అక్కడ గొడ్రాలి కొడుకనేవాడు లేనేలేడు. ఇప్పుడు చెప్పుకున్న మాటలన్నిటికీ, అంటే భ్రాంతి మొదలైన మాటలన్నిటికీ అర్థం ఇదే. అవిచారణ కాలంలో మాట్లాడే మాటను నువ్వు విచారణ కాలంలో కూడా మాట్లాడేస్తానంటున్నావు. ఇందమావుల నదిలో ఒక రూపం ఉంది. కంటిదోషం వల్ల కనిపించే 2 చంద్రుడిలో ఒక రూపం ఉంది. ముత్యపు చిప్ప ఉన్న చోట కనిపించే వెండి ముద్దలో ఒక రూపం ఉంది. ఈ రూపాలన్నీ ఎటువంటివో, నేననే స్ఫురణలో ఉన్న రూపం కూడా అటువంటిదే. అది అజ్ఞాన దశలో కనిపిస్తుంది, జ్ఞాన దశలో పత్తా లేకుండా పోతుంది. కనుక ఇది నిశ్చయంగా లేని వస్తువే. లేకపోయినా అది ఉన్నట్టుగానే పనిచేస్తుంది. దానికి కారణం ఆ వస్తువులోని సత్యత్వం కాదు, చూసేవాడి హృదయంలో ఉన్న భావనాబలం. భావనాబలం చేత విషం కూడా అమృతమవుతుంది గదా. ఇది అలాంటిదే. కనుక ఇవేవీ లేవు. ఉన్నదల్లా చిదానంద స్వరూపమైన పరమాత్మ ఒక్కడే. రాముడు, గురుదేవ, మీరు చెప్పారు నాకు జ్ఞానం కలిగింది. మాయావస్తువులన్నీ జ్ఞానం కలగగానే నశించిపోవాలి. నాకిప్పుడు జ్ఞానం కలిగింది కనుక నాకు ఎదురుగుండా కనిపించే మాయా ప్రపంచం అంతా నశించిపోవాలి. మరి ఇది కనిపిస్తోందేమీ? వశిష్ఠుడు, రామ, అజ్ఞానం సమూలంగా నశించాలి. అంటే మనస్సులో ఉన్న వాసనలతో సహా నశించాలి. అప్పుడే ఈ ప్రపంచభ్రాంతి నశిస్తుంది. అప్పటిదాకా అవిద్య తన పరాక్రమాన్ని చూపిస్తూనే ఉంటుంది. ఇది నీకు నిరూపణకు కావాలంటే లవణ చక్రవర్తి చరిత్రలో మిగిలిన భాగాన్ని నువ్వు వినాలి. చెప్తాను, విను. ఆయ్సర్వ్ 152.